అజముత్పాపదస్పదే రథన్నవాయ సాధయే ధియే పూర్ణయుజ్మహి అధియోనర్యం వసు వీరం ప్రజాదక్షిణం వామం గృహపాదిన్నయ అజిత్సందంచిదాఘృణే పూర్ణం దానాయ చోదయ పనేశ్చిద్భిమ్రదామనాః విపసో వాజ సాతయేజు నిహిలిమృదోజై సాధం తాముగ్రనోధియాః పరిగ్రంథిపణీనామారాజా హృదయా కవే అథేమస్మభ్యం రంధయ విపూషన్నారాజాదుదపనేరిచ్ఛభృతిప్రియం అథేమస్మభ్యం రంధయ ఆవీకగిరాగేరుపణీనాం హృదయా కవే అథేమస్మభ్యం రంధయ యాం పూరన్ బ్రహ్మజోదనీమారాం విభర్ష్యాఘృణే తయా సమస్య హృదయమారీఖకి గిరాగ్రేణు యాతే అష్టాగోపసాఘృణే పశు సాధనీ తస్యాస్తే సుమ్నమీమహే ఉదనో ఘోషణం ధియమశ్వసాం వాజసాముత నృవత్క్రేణుహి పీతయే సంపూర్ణం విదురాలయో అంజసానుశాసతి యయే వేదమిది బ్రవత్ సమూపోష్ణాగమే మహియో గృహాభిశాసతి ఇమయే వేది చబ్రవత్ ఉష్ణశ్చక్రం నరిష్యతి న కోశోపపద్యతే నో అస్య వ్యసతే పవిః యో అస్మై హవిషాభిధన్నతం పూషాభిమృష్యతే రథమో విందతే పశు పూషాగా అన్వేదున పూషా రక్షత్పర్వతః పూషావాజం సమోదునః పూషన్నను ప్రగాయీ యజమానస్య సుంవతః అస్మాకం స్తువతాముత మాగిన్నే సన్మాగీమృషం మాగీం సంసారికే వాటే అచారిష్టాభిరాగహి శృణ్వంతం భూషణం భయమిర్యమనిష్టవేదసం ఈశానం రాజయీమహే పూషంతమ వ్రతే భయం నరిష్యే మగదాచన స్తోతారస్తజిహస్మసి పరీపూషా పరస్థాద్ధస్థం దదాదు దక్షిణం పునన్నో నష్టమాజతు యే హి వాం వీముచో న పాదాఘృణే సంసచావహై రథీర్హృదస్య నో భవ రథీనామంకపద్దినమీశానం రాజసో మహః రాజః సఖాయమీమహే రాజోధారాస్యాఘృణే వసో రాశిరాజాస్వ ధీమతో ధీమతః సఖా పూషణన్వాజాస్వముపస్థో రామపాదినం స్వసుర్యోగారముచ్యతే మాజుర్దిధిమబ్రవం స్వసర్జారశ్రేణోదునః భ్రాతేంద్రస్య సఖా మమ ఆలాస పూషణం రథే శృంభాస్తే జనశ్రియం దేవం వారంతు విభ్రాత ఏనమాదిదేశంభాది పూషణం నేన దేవ ఆదిశే ఉదఘాస రథీతమస్సఖ్యాసప్రాతిర్యుగా ఇంద్రో రత్రాణి జిఘ్నదే ఉదాలః పరుషే గభిశూరశ్చక్రం హిరణ్యయం నైరయథీదమః యదజ్ఞత్వాపురుష్టుదభ్రవామదశ్రమన్ధుమః తచ్చు నామన్న సాధయ ఇమం చ నో గవేషణం సాధయే శీషధో ఘనం ఆరాత్పూర్ణం నశ్రుతః ఆలే స్వస్తిమీమహ ఆలే అఘాముపాసం అద్యాచ సర్వదాతయే స్వస్థ సర్వదాతయే ఇంద్రానుభూషణాభయం సఖ్యాయ స్వస్తయే ఉభేమవాచ సాతయే సోమమన్య ఉపాసరత్వాతవే సంవోసుతం కరంభమన్య ఇచ్ఛతి అజా అన్యస్య బంధయో హరి అన్యస్య సంభృతా తాభ్యాం రత్నాని జిఘ్నతే యదింద్రో అనయద్రికో మహీరవో బృహంతమః తత్ర పూర్ణభవత్సదా తాం పూర్ణస్సు మదిం వయం రక్షస్య ప్రభజామీహ ఇంద్రస్య చారభామహే ఉత్పూర్ణం యువామహే దీపోమృగసారథి మహ్యాదింద్రం స్వస్తయే శుక్రం దే అన్యద్య జలం దే అన్యద్విషూరూపే అహనీద్యౌలీవాసి విశ్వాసి మాయావాసి స్వధావో భద్రాదే పూరం నిగధాతిరస్తు అజాస్వః పశుమావాజపశ్చోధియం జిర్ణో భువనే విశ్వే అర్పితః అష్టాం పూషాసి చిరాముద్వరీ వృజ సంరక్షా నో భువనా దేవయీయతే యాస్తే పూర్ణన్నావో అంతః సముద్రే హిరణ్యైరంతరిక్షేయంతి ఆభిర్యాసి దూత్యాం సూర్యస్య కామేన కృతశ్రవరిచ్ఛమానః పూషా సుగంధర్దివ ఆపృథివ్యా జిహస్పతిర్మఘమాదస్మవచ్చాః యం దేవాసో అదధుః సూర్యాయై కామేన కృతం తపసం స్వంచం ప్రణువోచాసుతేషు వాంభీర్యా ఆయాని చక్రసూః అదాసో వాం పితరో దేవసక్రవరింద్రాగ్నిజీవాసో ఇవాం ప్రదిచ్చామాయిమావాలింద్రాగ్నిపరిష్టా సమానో వాం జనితా భ్రాతరాజివం జగామిహేరమాదరా ీవారే ఇంద్రాగ్ని అవసేవృణా వయమ్ దేవా వామహే ఇంద్రాగ్నిషు వాంస్తృతావృధా జోషపాకం వదన పజ్రఘోషిణాన దేవా భసతశ్చన ఇంద్రాగ్నిరో అస్య వాం దేవో వర్తశ్చికేతది విషూచో అశ్వాన్యేకః సమాన ఆరసే ఇంద్రాగ్ని అపాదియం పూర్వాగాత్ పద్వతీభ్యః హిద్విశిరోజిహ్వయా వాపదచ్చరత్రంసత్పదాన్యక్రమీత్ ఇంద్రాగ్నిరోధన్వాని బాహ్వో మాలో అస్మిన్మాధనే పరావర్తం గవిష్ఠిషు ఇంద్రాగ్నిరవంది మాఘార్యోరాధన అపద్వేషాం సాకృతం యుయుతం సూర్యాదధి ఇంద్రాగ్నియుగోరపిపసు దివ్యాని పార్థివ ఆన ఇహ ప్రయచ్చతం వయం విశ్వాయుపోషసం ఇంద్రాగ్నిముక్తవాహసాస్తోమేభిర్హనశ్రుతా విశ్వాభిర్గేర్భిరాగతమస్య సోమస్య పీతలే స్నథద్భ్రద్రముదసా నో దివాజమింద్రాజో అగ్నిసహూరీ సపర్యాత్ ఇరజ్యంతావసవ్యస్య భూరే సహస్తమాసహసావాజయంతా తాయోధిష్టమభిరాయింద్రలోనమపస్వరుషసో అగ్నపూరా దిశస్వరుషస ఇంద్రజిత్రా అవోగా అగ్నేయువసే నియుత్పాన్ ఆవృత్రహణావృత్రహభిస్వష్ణైరింద్రజాతనమోభిరగ్నే అర్వాక్ ఇవం రాజోభిరగవేభిరింద్రాగ్నే అస్మే భవతముత్తమేభిః రాహూ వేలయోరిదం వాప్నే విశ్వం పురాకృతం ఇంద్రాగ్నిమర్ధతః ఉగ్రావీఘనినామృత ఇంద్రాగ్నిః వామహే తానో మృళాత ఈదృశే హతో వృత్రాణ్యా హతో దాసా నిసత్పతి హతో విశ్వాపద్విషా ఇంద్రాగ్నిజ్వాలినే స్తోమా అనూష విపరసం శంభువాసుతం యాభాం సంతి పురస్పృహో నియుతో దాసుషేణ ఇంద్రాగ్నితాభిరాగతం తాభిరాగచ్చతేదం సదానం సుతం ఇంద్రాగ్నిశోభీతే తమీరిష్యో అర్జిషాపనా విశ్వాపరిష్వజత్ కృష్ణ కృణోతి జిహ్వయా యజిద్ధ ఆవివాసతి సుమ్నమింద్రస్య మర్త్యాః జుమ్నాయ సుతరాపః తానో వాజవతీరిష ఆసూన్పి ప్రథమర్వదః ఇంద్రమగ్నిం చ వోఢవే ఉభావీంద్రాగ్నిహుభారాధ సహమాధయ్యై ఉభావాజస్వ్యేవాలోకవ్యేభిరస్వైర్వసవ్యైరుపగచ్చరం సఖాయౌ దేవౌ సఖ్యాయ శంభువేంద్రాగ్నిసాహవామహే ఇంద్రాగ్నిసృణసంహవం యజమానస్య సుంభదః వీసంహవ్యాన్యాగతం పిపాతం సోమ్యం మధు ఇయమాద్రభసమేణచ్యుతం దివో దాసం మధ్యస్వాయ దాసుషే వ్యాసస్వందమాచకాదాభసం పణిందాతే దాత్రాణీతభిషాసరస్వతి ఇయం దృష్ణేభిర్భిషకాదీవాత్సానో గిరీనాంతభిషేభిరూర్మిభిః పారాపద్భీమవాసేషు వృక్తిభిః సరస్వతీమావివాసేమధీతిభిః సరస్వతి దేవనితో నిబర్హయ ప్రజా విశ్వస్య వృషయస్య మాయినాః ఉదక్షిణిభ్యో వనైరవింద్రో విషమేభ్యో అశ్రవో వాజినీవతి ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ీనామిత్యాదు యస్వాజే సరస్వత్యుపబ్రూతే ధనే హితే ఇంద్రం నవృత్రూర్యే విసరస్వత్యభావాజేషు వాదిని తదా పూషేవ నస్సనిం ఉదస్యా నస్సరస్వతీ హోరాహిరణ్యవర్తనిః వృత్రగ్నీవష్టిసుష్ఠునిం యనంతోహ్రూదస్వేదశ్చ విష్ణురన్నమస్తిరోరుహత్ సా నో విశ్వాదిద్విషస్వశ్రీరణ్యాతాపరీ అదన్నహే సూర్యా ఉదర ప్రియా ప్రియాసు సప్తస్వ సాసుజుష్టా సరస్వతీ స్తోమ్యా భూత్ ఆపృషీవాచ్చీవాన్యురుదయో అంతరిక్షం సరస్వతీ నిరస్పాదు త్రిషసా సప్తసాదు పంచ జాతావద్ధయంతి వాజే వాజే హవ్యాభూత్ ప్రజాపరిమ్నా మహినా సుచేకీతే ద్యుమ్నేధిరణ్యా అపసామపస్తమా రసరే కృతోపస్తుజుషా సరస్వతీ సరస్వత్యమానాథుషస్వ్యాతమాత్రక్షేత్రణ్యనాలిగన్నా భద్రన్నో అభివాదయమానా ప్రసంధాశ్వినాహుభేదమానోర్కైర్జునోరాంసి తాయగ్రమాశుచిభిశ్చక్రమానారథస్య భానుం రురుచూరయోభిః పురూవరాంసి తామివానాపోషన్వాన్యజీయా భర్తర్యద్రముగ్రేచ్చాధియాభూహస్వరస్వైః మనోజేభిర్యసోమ్యోజరామానోపాభూషోన సప్తి శుభం రక్షమిషమోర్జం వహన్ దాహోదాయక్షత్రోద్యువాంగోధస్సాపూషసాగతమా ప్రత్నాద్యసాపసాదీవాసే స్తుభతే సంభావిష్టాపభూపదుర్గృణతే చిత్రరాజీ తాభృత్యం విధి అధ్యస్స ముద్రాత్మగ్రస్య సూనుమోహసూరజోభిః అదేభిర్యోజనేభిర్భుజంగతామదత్రిభిర్నాశోనిరుపస్థాత్ విధిరాలక్ష్యాయా తమద్రిం శృతం హరం మృగణావధిమత్యాః ూరణ్యోద్రోదీప్రతిభూమాహేరోనాముతమత్యత్రిత్యాపదోరుద్రియాక్షోయుచేతపూరగంధాయీరాజరక్షేతిమశ్రోఘా అంతరైస్తనాయాతర్ధ్యుమతృవతారచేన సమత్యేన సామర్థ్యమర్షతామీ శీర్షావృత్తం ఆపరమాభీరుతమధ్యమాభిర్నియుద్ధమాభిర్వాన్ గృహస్య చిద్గోమాతో వివ్రజస్య దురో వర్తం గృణతే చిత్రరాజీ వా అత్యాభల్గూరుభూనాద్యూరోమో విధన్నమస్వాన్ ఆయో అర్వాంగ్రేష్టాహ్యసో అస్య మన్వన్ అలం మేఘనందాయాస్మిగ్రీనాథాపిసో అంధ పరిహత్యద్భర్తర్యాచోరిడోలయత్పరోనాంతరస్తు దుర్యాలిమందోబరీ మందస్తారి హరిస్వప్రాయమం ఉత్తానహస్తోర్వాన్ ఊర్ధ్వరేష్స్థాత్రీ ప్రభోరాగోత్తమో యుక్తయో నా సత్యాహవీమన్ అధిశ్రేదుర్యస్య రథం తస్థౌ పురుభుజా సరోజి ప్రమాజాభిర్మాజిభూతూర్యాంబయోపుషేలోపత్తన్నక్షద్వాణీ సుష్టూతాధిజ్ఞావా ఆహాంబయోశ్వాసోమహిష్టా అభిప్రయో నాదత్యావహంతు ప్రభామ్రసో మనో జవాసర్జీష ప్రక్షయిషిషో అను పూర్వీః పురుషిమాంబురుభుజాదేష్టం ధేనుం నైలం బింబతమసక్రాం స్తుతస్తవామాధ్యే షష్ఠిశ్చరసాశ్చే వామనోరాజిమగ్మన్ ఉత్తమరుద్రే పురాజస్య రజ్జీషు మేధే సతనం రేరుకే చ పక్వా చాందోరాధిగణిస్మద్దిష్టీందశాపసాచో అభిరాచరిష్వాన్ సంవాసదానాసహస్రాశ్వానాంబులుపంథాగిరేదాత్ భరద్వాజాయీరణో గేదాద్ధతారక్షాం శ్రీపురుదం సదాస్యో ఆవాం సుమ్నే వలీమాన్ సూరిభిష్యాం ఉదుశ్రియోచమానా అస్థూలవాం నోర్మయోరుసంతః కృణోతి విశ్వాసుపథాసుగాన్యభూధువస్వీయక్షీణామభోనీ భద్రాదక్షుర్భియా విభాస్యుక్తే శోచర్భనభోజామభక్తన్ ఆవిర్వక్ష కృణుషే శుంభమానోషోచమానామహోభిః వహంతి సీమరుణాసోరుసంతోకామస్సుభరాముర్భియా ప్రధానాం అపేదతే శూరో అస్తే వశత్రోన్బాధతే నమో అజిరో నమూఢా సుగోదతే సుపథా పర్వాదేష్వభాతే అవస్తరసి స్వభానో స నావాహ పృథివ్యామన్ష్వేలయం దీవో దుహితరిషయధ్యై సవాహజోక్షభిరాహోరం వహసిజోషమను త్వం దీవో దుహితర్యాహ దేవీ పూర్వభూతౌ మంహనాదర్శతాభూః ఉత్తేవయశ్చిద్వసతేరాపత్తన్నరస్తలేపీతు భాగోభ్యోష్టౌ ఆమాసదేవాహసి భూరి వామంషో దేవి దాసుషేమత్యాయ ఏషాస్యానో దుహితాది ఓజాః క్షితిరుచ్ఛంది మానుషీరజీగః యా భానునాశతారామ్యా స్వజ్ఞాది నిరస్తమసస్త్రిహత్తూన్ విదద్యాయురరుణయద్భిరస్వైశ్చిత్రం భాంజుషసశ్చంద్రరథాః అగ్రయ్యస్య బృహతో నయంతేర్విధావాధంతే తమ ఊర్మ్యాయాః శ్రవోవాచవిణమోర్జం వహంతేర్నిదాశుషవృషసోమత్యాయ మహోనేర్వీరమత్పత్యమానాబోధతవిహతేరత్నమత్య ఇదాహివీరత్నమస్తీదా వీరాయ దాశుషభుషాస ఇదాయుషాయ్రిధానోత్రాయ భావంగీరసో గృహంది యా అర్కేణ విదుర్బ్రహ్మణాచ్యానామభవద్దేవూని ఉచ్ఛాదీవోదుహిర ప్రత్మన్నో భరద్వాజమద్విహేమోని సువీరం దయంగ్రేణేరీహ్యురుగాయమధీదే శ్రవో నః వపుర్ణదక్షీకిదుషేజిదస్తుతమానం నామ ధేనుపత్యమానం మర్తే షణ్యదోహసే గ్రీవాయ సవృక్షుక్రం దుదుహేరుధాః యే అగ్నయోనసోసు జన్నిధానాద్రిల్యత్యర్మరుతో వా బృహంత అరే నమో హిరణ్యరాశ్రయేషాం సాగం బృంహైః పౌంసేభిశ్చభూవన్ రుద్రసేవేషసంతి పుత్రాయాంశ్చోనదాధ్రిభిర్భరధ్యై విదేహి మాతా మహో మహీరాశేద్భిశ్రీశుద్భే అంతఃసంతో వజ్రాణి పురాణాః నిర్యద్దుఃఖేషు నయో నయో నమనుసృజా దన్వ ముక్షమానాః భక్షోనయేషు దోహసే చిదయా నామ ధృష్ణుమారుతం దధానాః నయే స్థౌనాయాసో మన్హానో చిత్సుదానురవయాసదుగ్రాన్ తయదుగ్రాశ్వసా ధృష్ణురేనా ఉభయోజంతరోదసీ సుమేకే అధస్మైషురోదసీ స్వసో చిరామవత్సుతస్థౌనలోకాః అనేనో వో మరుతో జామో అశ్వనస్వశ్చేద్యమయచరీః అనవసో అనభీషూరజస్తోర్విరోదసీ మచ్చాయాతి సాధన్ నాస్య వర్తానత రుద్రాంగస్తిమరుతోయమవసవాజసాదౌ లోకే భాగో ఋతన జేయమప్సుత వ్రజం ధర్తాపార్యే అధత్యోః ప్రచైత్రమాక్రమ్రే నదే దురాయమారుదాయ స్వదావసే భరధ్వం ఏషాసిహం తేరే అగ్నే పృథివీ మహేభ్యీమన్వో అధ్వరస్యేవ్యుత్రేణుచ్చవసో జుహ్వో అక్షత్రయోధున యోన వీరా భ్రాజన్మానో మరుత అధృష్టా తమ్ రథం తమ్ మారు తమ్ రాజ దృష్టిం రుద్రస్య సూనం హమసా వీభాసే దివశ్రద్ధాయోమనీషా విరయోనాప ఉగ్ర అస్పృధన్ విశ్వే జ్యేష్ఠతమగీర్భిర్మిత్రవరుణా బృధద్ధీ సంయరశ్మేవమదుర్జమిష్టాద్వాజనాంగసమా బాహుభిస్తై ఇయం మద్వాం ప్రస్త్రీణీతే మనీషోపప్రియానాసా బరిహిరచ్చ యంతం నో మిత్రావరుణావధృష్టం ఛద్దిర్యద్వాం అరోచ్యం సుదాను ఆయాదం మిత్రావరుణాసు సత్యుపప్రియానమసా హూయమానా సంజాపప్నస్థో అపసే భజనాచ్యుధీయతస్థిత్యతో మహిత్వా అశ్వానయా వాజినా భూతబంధూరుదాయద్గర్భమతి నిర్భరధ్యై ప్రజామహీ మహాంతాజాయమానా ఘోరామర్తాయ రిపవేదిదీశ విశ్వేద్వామంహనామందమానా క్షత్రం దేవాసో అదృశ్వజోషా పరియద్భూతో రోదసీచి దుర్వీరం నిశ్వసో అదబ్ధాసో అమూరా తాహిక్షత్రం ధారయే అనుద్యోన్మృంభేథే సానుపమాదీమద్యో గృహో నక్షత్ర ఉద విశ్వరే ఓ భూమిమాతాంద్యాం ధాసినాయో విగ్రంథైరీచే జఠరం ప్రణధ్యా ఆయత్సద్మసభృదయ ప్రణంతి నమృష్యందే యువతయో పాదావియతయో విశ్వజిన్వాభరందే తాజిహ్వజాతమేదం సుమేధా ఆయద్వాం సద్యో ఆరతిర్హృదేభూత్ తద్వాం సహితం భేదాన్నావస్తు వివందాజుడే విచారిష్టమం రాహ ప్రయద్వాం మిత్రావరుణా స్ఫూర్ధన్ ప్రియాధారయువధీతా విలంది నయే దేవాసమోషానమర్తా అయజ్ఞసా చో అభ్యోన పుత్రాః ప్రియద్వాసం కీస్తాసో భరంతే సంసంతి కేచిన్ నిమిదో మనానాః ఆద్వాం రామ్యాభిర్యతో మహిత్వా అవోరిచ్ఛావాం ఛద్దిషో అభిష్టౌ యువోర్మిత్రావరుణావస్కృధోయు అనుయద్గావస్ఫురానృజిత్యం ధృష్టం యజ్ఞే వృషణం యుజనన్ సృష్టివాం యజ్ఞముద్యాగస్సజోరామనుష్ట్రక్తవరిషోయజ్ఞై ఆజయింద్రవరుణాభిడే అద్య మహే సుమ్నాయ మహావర్తతే తాహి శ్రేష్ఠ దేవదాతుజాశూరాణాం సమిష్ఠాతాహి భూతం మఘో నామ్నం గిష్ఠాది విశుష్ణారితేన వృత్రతురా సర్వాసేనా తారిణీ నమస్యే సూరై సుమ్నే విరీంద్రవరుణాచకానా వజ్రేణ్యశ్చాహంతి వృత్రం జగత్యన్యో వృజనేషు విప్రాః నాస్తయన్నరశ్చ వా వృధంత విశ్వే దేవాసో నరాం స్వగూర్తాః రైభ్య ఇంద్రావరుణామహిత్వాద్యౌశ్చ పృథివీభూతభూర్వీ సయత్సుదానస్వృతావేంద్రాయో వాం వర్ణదాస జిత్మన్ ఇషా సద్భిషస్తేద్దా స్వాంగ్మంసద్రయంద్రయువరశనాయువంతా శ్వధ్వరాజదేవారయం సచ్చోపసువంతం పురుక్షం అస్మే స ఇంద్రావరుణాపపిష్యాత్రయో భనక్తి వనుషామసస్తీ ఉదర శుద్ధాత్రో దేవగోపాసూరిభ్యైంద్రవరుణాయిష్యాత్ ఏషాం సుష్మః ప్రధానాసు సాహ్వాన్న సద్యోద్యుమ్నాతిరచేతూరి నూనా ఇంద్రావరుణాగృణానాభృతం రయం సౌశ్రవదాయ దేవా ఇత్తగృణంతో మహిళ శతర్ధోపోన నావాదూరిదాతారేమ ప్రసమ్రాజే బృహతే మన్మన ప్రియమచ్చ దేవాయవరుణాయ సప్రసాహ అయం జ ఉర్వీమహిళామయి వ్రత కృత్వాజోన శోచిషా ఇంద్రావరుణాసుతపాం సుతం సోమం పిబతం మద్యం ధృతవ్రత యుగో అధ్వరం దేవీతలే ప్రతిష్టరముపాయాది పీతలే ఇంద్రావరుణ మధుమత్తమ సర్ణ సోమ సర్ణాభిషేచా ఇదం వామంతః పరీక్షిక్తమస్మే ఆసజ్జాస్మిన్ పరిగిణీమాదలే సంభాం కర్మ నాశవిరాహీ నోమీంద్రా విష్ణోరస్పాదే అస్య విశేషాం యజ్ఞం ద్రవీణం చ సత్తమరిష్టైర్న పతిభిః పారయంతా యా విశ్వాసాం జలిదారామతీనామింద్రా విష్ణో కలసా సోమధానా ప్రభాం గిరస్వస్యమానా బంధు ప్రస్తోమాసో గీయమానాసో అర్కై ఇంద్రావిష్ణో మదపతి మదానామాసోమం జాతం ద్రవీజో దధానా సంవామంజన్మద్భిర్మదీనా సమం స్తోమాసస్వస్యమానాస ముక్తై ఆవామశ్వాసో అభిమాదిషా ఇంద్రా విష్ణో సదమాదో వహంతు దుషేచాం నిస్వాహవనామదీనాముపద్బ్రహ్మాణి శృణుతం గిరో మే ఇంద్రా విష్ణో తత్వనయాయ్యం వాం సోమస్య మద గురు చక్రమాసే అగ్రేణుతమంతరిక్షం వరీయో ప్రాచతం దీవసే నోరజాంసి ఇంద్రా విష్ణో అభిజానాగ్రాద్వానామసారాతహవ్యా ఘృతాసుతేత్రవేణం ధత్తమస్మే సముద్రస్థ కలసస్సోమధానాః ఇంద్రావిష్ణో పిబతం మధ్వో అస్య సోమస్యదస్రాజఠరం నృణేషాం ఆవామంధాం శ్రీమదిరాణ్యగ్మన్నుపబ్రహ్మాణి శృణుతం హమం మే ఉపాయజ్ఞధుర్న పరాజయే చేన పరాజిజ్ఞే కదర్శనైలో ఇంద్రస్య విష్ణో యతపస్పృథేధాసహస్రం విదతైరేధాం కృతరాజీవానామభిశ్రియోర్వీపృచ్చీమాజుదుఘే సుమేధసా యావా పృథివీ వరుణస్య ధర్మానావిష్కాభితే అజరే భూరిరేదసా అసష్టంతి భూరిధారే పయస్వతి యతం దూహాజే సుకృతే శుచివ్రతే రాజంతి అస్య భువనస్య రోదసీ అస్మే రేదశ్చితం జన్మనుర్భితం యో వా విజమే క్రమనాయ రోదసీ మత్తో దదాసధిషణే సాధతి ప్రజాభిర్జాయతే ధర్మాణస్తూపాణి సంవ్రత ఘృతే నద్యా వా పృథివీ అభివృతే ఘృతశ్రియా ఘృతమృజా ఘృతామృధా ఊర్వీ పృథ్వీవో ద్రువూర్యే పురోహితే యుద్విప్రాయీలే సుమ్నవిష్టయే మధునోద్యా వా పృథివీమీమిక్షతాం మధుస్తుతా మధుదుఘే మధువ్రతే యజ్ఞంద్రవీణం చ దేవతామహిశ్రవో వాజమస్మే వీర్యం ఊర్జన్నోద్యౌశ్చ పృథివీ చ విన్నతాం పితా మాతా విశ్వపితా సుతం సహసా స సంరణే రోదసీ విశ్వసం భువాసనిం భాజం రయిమస్మే సమిన్వదా ఉదృష్ట దేవస్య విదాయీరణ్యయా బాహూ ఆయాం స్థలరాజ సుక్రతుః ృతేన పాళీ అభిప్రుష్ణుతే మహో యువా సుదక్షోరజ సోభిధర్మణి దేవస్య వయం స విదుస్స వీమని శ్రేష్ఠే శ్యామవసూనస్త ధావనే యో విశ్వస్య ద్విపదోయస్త దుష్పదో నివేదనే ప్రదవేయాసి భూమానః అదబ్ధే సవిదః పాయు భేషం శివేహి రజ్య పరీపాహి నోగయం హిరణ్యజిహ్వస్సు విదాజన వ్యాసే రక్షామాగిర్నో అఘసం సయీషత ఉదృష్ట దేవస్య విదాదమూనా హిరణ్యమాలి ప్రతిదోషమస్థాన్ అయోహనర్యజతో మంత్రజిహ్వాదాశుషే సుగతి భూరి వామం ఉదూ అయాం ఉపవత్తేవ బాహూహి రణ్యయా సవితా సుప్రతీకా దివోరోహాంశ్యరుహపృథివ్యా అరీరమత్పదయత్కచ్చిదభ్వం వామమద్య సవితర్వామముష్ో దివే దివే వామమస్మభ్యం సావీ వామస్య హిక్షయస్య దేవభూరే రయాధియా వామభాజశ్యామ ఇంద్రాసో మామనిషద్వామయత్వం యువం మహాని ప్రథమానీచక్రభు యువం సూర్యం విదదసు యువం స్వా అర్విస్వాతమాం స్యహతం నిదశ్చ ఇంద్రాసో మా వాసయ సముషా సముత్సూర్యం నయసో జ్యోతిషాసః ఉపద్యాం స్కంభ దుస్కంభేనా ప్రదతం పృథివీం మాతరం వి ఇంద్రాసో మా బహి మమః పరిష్ఠాం హసోమృతమను వాంద్యౌరమన్యత ప్రార్ణాం శైరయతం నదీ నామాస ముద్రాణి వప్రసః పురూని ఇంద్రాసో మామాస్వందర్నిగవామిద్దధర్వక్షణాసు జగృభసురణ వినద్ధమాసురుతశ్చిత్రాసు జగదీష్వందః ఇంద్రాసో మా యువమంగతరుద్రమపత్యసా చం శృత్యం రరాచే యువం జష్మన్నర్యం జర్షణిభ్యః సంవివ్యయః ప్రదరాముగ్రా యో అద్రిభిత్రాచమజారుదా వా బృహస్పతిరాంగిరసో హవిష్మాన్ విబర్హద్మా ప్రాగన్మహద్విదారహారోదీ వృషభోరోరవీతి జనాయ చిద్యజీవ తపు లోకం బృహస్పతిర్దేవభూతౌ చకార ఘన్వృద్రాణి విపురో దర్దరీతి విఘన్ఛత్రోన్ పవిత్రాన్ పృత్సుసాహన్ బృహస్పతి సమదయద్వసూని మహోరజాన్ గోమతో దేవదేవః అపస్థిరాసన్ స్వా అరప్రదీతో బృహస్పతిర్భంజమిత్రవర్గై సోమారుద్రాధారయే సామసూర్యా అంబ్రమామిష్టయోరామశ్రువంతు దమే దమే సప్తరత్నాదధానాశన్నో భూతం విపదే సంచతుష్పదే సోమారుద్రాభిమృహదం విషు ఆలే బాధేతాం నిర్వృతింబరాజైరస్మే భద్రా సంవత్సరపదాని సంతు సోమారుద్రాయువమేదాన్యస్మే విశ్వాతనుషు భేదజాని ధత్తం అవశ్యతం ముంచరంజన్నో అస్తి తనుషు బద్ధం కృతమేనో అస్మత్ దిగ్మాయూధౌ దిగ్మహే దీస్వేవౌ సోమారుద్రాయుగసుమేషదన్నః ప్రణామంచ సంవరుణస్య పాశాద్గోపాయతం నః సుమనస్య మానా దీమూతస్యేవ భవతి ప్రతీకం యద్వర్మీయాది సమదా ఉపస్థే అనావిధ్యాజయత్వర్మణోమీమాపీవర్తు ధన్వా నాగాధన్వా నాజింజాయేమ ధన్వా నాజీవ్రా సమదోజయేమ ధనశత్రోరపకామంద్రేణో నిధన్వా నాధర్వా ప్రతిశోజయేమ పక్షం దీవే దాగా నీకంతి కర్ణం ప్రియం సహాయం.